بسم الله الرحمن الرحيم الحمد لله الذي خلق السماوات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا بربهم يعدلون هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم أنتم تمترون وهو الله في السماوات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. స్తోత్రం అల్లాకు మాత్రమే శోభిస్తుంది. ఆయన భూమిని ఆకాశాలను నిర్మించాడు, వెలుగును చీకట్లను సృష్టించాడు. అయినా సత్య సందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించినవాడు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు, తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు. ఆయన వద్ద నిర్ణయమై ఉన్న మరొక వ్యవధి కూడా ఉంది, కాని మీరు ఇంకా సంశయములోనే పడి ఉన్నారు. ఆ ఏకైక దైవమే ఆకాశాలలోనూ ఉన్నాడు, భూమిలోనూ ఉన్నాడు. మీరు బయటికి తెలియపరచేది, లోపల దాచిపెట్టేది అంతా ఆయనకు తెలుసు. మీరు సముపార్జించుకునే చెడును మంచిని ఆయన బాగా ఎరుగును. فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما لم نمكن لكم وأرسلنا السماء عليهم مدرارا وجعلنا الأنهار تجري من تحتهم فأهلكناهم بذنوبهم وأنشأنا من بعدهم قرنا آخرين. ప్రజల స్థితి ఏమిటంటే, వారి ముందుకు వచ్చిన తమ ప్రభువు సూచనలలో వారు వైముఖ్యం చూపని సూచన ఏదీ లేదు. ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని కూడా అసత్యమని తిరస్కరించారు. సరే, వారు ఇంతవరకు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయానికి సంబంధించిన కొన్ని వార్తలు త్వరలోనే వారికి అందుతాయి. తమ తమ కాలాలలో అధిక ప్రాబల్యం కల ఎన్ని జాతులను మేము వారికి పూర్వం నాశనం చేశామో వారు చూడలేదా? మేము మీకు ప్రసాదించని అధికారాన్ని పుడమిపై వారికి ప్రసాదించాము. వారిపై మేము ఆకాశము నుండి మంచి వర్షాలను కురిపించాము, క్రింద నదులను ప్రవహింపజేశాము. కాని వారు మా అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపితే చివరకు మేము వారు చేసిన పాపాల ఫలితంగా వారిని సర్వనాశనం చేశాము, వారి స్థానంలో మరొక తరం జాతులను లేపాము. ولو نزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن هذا إلا سحر مبين وقالوا لولا أنزل عليه ملك ولو أنزلنا ملكا لقضي الأمر ثم لا ينظرون ولو جعلناه ملكا لجعلناه رجلا وللبسنا عليهم ما يلبسون ప్రవక్త, మేము కాగితం మీద వ్రాయబడిన ఒక గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా ప్రజలు దానిని స్వహస్తాలతో తాకి చూసినా సత్య తిరస్కారులు మటుకు ఇది పచ్చి కనికట్టు తప్ప మరేమీ కాదు అని అంటారు. వారు ఈ ప్రవక్తపై ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు అని అడుగుతారు. మేము ఒకవేళ దైవదూతనే పంపి ఉన్నట్లయితే ఇప్పటికే తీర్పు జరిగి ఉండేది, వారికి వ్యవధి ఇవ్వబడి ఉండేది కాదు. ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా అతనిని మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారము. ఈ విధంగా మేము వారిని ప్రస్తుతం వారు ఏ సంశయంలో పడి ఉన్నారో ఆ సంశయానికే గురి చేసి ఉండేవారము. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون قل سيروا في الأرض ثم انظروا كيف كان عاقبة المكذبين ప్రవక్త, నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చెయ్యటం జరిగింది, కాని చివరకు ఆ ఎగతాళి చేసేవారు ఏ యథార్థాన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారో ఆ యథార్థమే వారి నెత్తిపై పడింది. వారితో ఇలా అను, కొంచెం భూసంచారం చేసి చూడండి, సత్య తిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో తెలుస్తుంది. قل لمن ما في السماوات والأرض قل لله كتب على نفسه الرحمة ليجمعنكم إلى يوم القيامة لا ريب فيه الذين خسروا أنفسهم فهم لا يؤمنون وعلم أروه ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఎవరిదని అను, సమస్తము అల్లాదే అని. దయాదాక్షిణ్యాలు చూపటాన్ని ఆయన తన మీద విధించుకున్నాడు, కనుకనే ఆయన మీ అవిధేయతలకు కలవిరుసుతనాలకు మిమ్మల్ని వెంటనే పట్టుకోడు. ప్రళయం నాడు ఆయన మీ అందరినీ తప్పకుండా సమావేశపరుస్తాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేని యథార్థం, కాని తమను తాము వినాశకరమైన ప్రమాదానికి గురి చేసుకున్న వారు మాత్రం దీనిని విశ్వసించరు. قل أغير الله أتخذ وليا فاطر السماوات والأرض وهو يطعم ولا يطعم قل إني أمرت أن أكون أول من أسلم ولا تكونن من المشركين قل إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم من يصرف عنه يومئذ فقد رحمه وذلك الفوز المبين وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يمسسك بخير فهو على كل شيء قدير وهو القاهر فوق عباده وهو الحكيم الخبير رات ريشيكتي لو పగటి వెలుగులో నిలిచేది అంతా అల్లాదే. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ఇలా అను, భూమ్యాకాశాల సృష్టికర్త ఉపాధి ప్రదాతేగాని ఉపాధి గ్రహీత కానివాడు అయిన అల్లాను కాదని, నేను మరెవరినైనా నా సంరక్షకుడుగా చేసుకోవాలా? ఇలా చెప్పు, అందరికంటే ముందు నేను ఆయనకు విధేయుణ్ణి కావాలని నన్ను ఆదేశించటం జరిగింది. ఇంకా ఇలా తాకీదు ఇవ్వబడింది, ఎవరైనా షిర్కు చేస్తే చెయ్యని, నీవు మాత్రం ముష్రిక్కులలో కలసిపోవద్దు. ఇంకా ఇలా అను, నేను ఒకవేళ నా ప్రభు ఆజ్ఞలను ఉల్లంఘిస్తే ఒక మహాభయంకరమైన రోజున శిక్షను అనుభవించవలసి వస్తుందని నేను భయపడుతున్నాను. ఆ రోజున శిక్షను తప్పించుకున్న వాడిని అల్లాహ్ నిజంగా కరుణించినట్లే. అదే ప్రస్ఫుటమైన సాఫల్యం. అల్లా గనక మీకు ఏదైనా నష్టం కలిగిస్తే ఆయన తప్ప ఆ నష్టాన్నిండి మిమ్మల్ని రక్షించగలిగేవారెవరూ లేరు. ఆయన మీకు ఏదైనా మేలు కలుగజేస్తే ఆయనకు అన్నింటిపైన అధికారం ఉంది. ఆయన తన దాసులపై సంపూర్ణమైన అధికారాలు కలిగి ఉన్నాడు. ఇంకా అత్యంత వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. قل أي شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم وأوحي إلي هذا القرآن لأنذركم به ومن بلغ أئنكم لتشهدون أن مع الله آلهة أخرى قل لا أشهد قل إنما هو إله واحد وإنني بريء مما تشركون الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا يؤمنون ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح الظالمون وعلم أروه يوري ساكشن أنبري ساكشن كنتي غفدي أني ఇలా అను, నాకు మీకు మధ్య అల్లా సాక్షిగా ఉన్నాడు. ఈ ఖురాను నా వద్దకు వహీ ద్వారా పంపబడింది. మిమ్మల్ని ఇది ఎవరెవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించాలని. అల్లాతో పాటు ఇంకా ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారని మీరు నిజంగానే సాక్ష్యం ఇవ్వగలరా? ఇలా అను, నేను అలాంటి సాక్ష్యం ఎంతమాత్రం ఇవ్వలేను. అను, దేవుడు ఆయన ఒక్కడే. మీరు చేసే షిర్కును నేను అసహ్యించుకుంటున్నాను. మేము ఎవరికైతే గ్రంథాన్ని ప్రసారించామో తమ కుమారులను ఏమాత్రం సందేహం లేకుండా గుర్తించే విధంగానే ఈ విషయాన్ని కూడా నిస్సందేహంగా గుర్తిస్తారు. కాని తమను తామే నష్టానికి గురి చేసుకున్నవారు దీన్ని నమ్మరు. అల్లాపై బూటకపు అభాండాలు వేసేవాడి కంటే లేదా అల్లా సూచనలు అసత్యాలని తిరస్కరించేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవరుంటాడు? నిశ్చయంగా అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون ثم لم تكن فتنتهم إلا أن قالوا كنا مشركين انظر كيف كذبوا على أنفسهم وضل عنهم ما كانوا يفترون మేము వారందరినీ సమావేశపరిచే రోజున ముష్రిక్కులను ఇలా అడుగుతాము, మీరు మీ దైవాలుగా భావించి నిలబెట్టిన ఆ భాగస్వాములంతా ఇప్పుడెక్కడున్నారు? అప్పుడు వారు, ఓ మా ప్రభూ, నీతోడు, మేము ముష్రిక్కులము కానీ కాము అని అసత్యం పలకటం తప్ప వేరే కుతంత్రాన్ని సృష్టించలేరు. చూడండి, అప్పుడు వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పిస్తారు. అక్కడ వారి బూటకపు దేవుళ్ళందరూ మటుమాయమైపోతారు. وَإِنْ يَرَوْا كُلَّ آيَةٍ لَا يُؤْمِنُوا بِهَا حَتَّى إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ وَإِنْ يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ وَلَوْ تَرَى إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ بل بدا لهم ما كانوا يخفون من قبل ولو ردوا لعادوا لما نهوا عنه وإنهم لكاذبون وقالوا إن هي إلا حياتنا الدنيا وما نحن بمبعوثين ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى وربنا قال فذوقوا العذاب بما كنتم تكفرون వారిలో నీ మాటను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. కాని విషయం ఏమిటంటే, మేము వారి హృదయాలపై పరదాలు వేసి ఉంచాము, అందువల్ల వారు దానిని ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి చెవులను మొద్దుబారేటట్లు చేశాము కనుక అంతా విన్నప్పటికీ ఏమీ వినలేరు. వారు ఏ సూచనను చూసినా దానిని విశ్వసించటం అనేది జరగదు. చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు వారిలో తిరస్కరించాలనే నిర్ణయం చేసుకున్నవారు ఇదంతా పాతకాలపు గాథ తప్ప మరేమీ కాదు అని అంటారు. వారు ప్రజలను ఈ సత్య విషయాన్ని విశ్వసించకుండా ఆపుతారు. స్వయంగా వారు కూడా దానికి దూరంగా పారిపోతారు. ఇలా చేసి నీకు హాని కలుగజేస్తున్నామని వారు భావిస్తారు. వాస్తవానికి వారు అసలు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. కాని వారికి దాని స్పృహ లేదు. నరకం గట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు వారు ఇలా అంటారు, అయ్యో, మేము మళ్లీ భూలోకానికి తిరిగి పంపబడే మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించకుండా ఉండే విశ్వాసులలో మేము కలిసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండును. వాస్తవానికి వారు ఇలా అనటానికి కారణం కేవలం వారు కప్పిపుచ్చిన సత్యం అప్పుడు వారి ముందు బహిర్గతం కావడమే. ఒకవేళ వారిని గత జీవితం వైపునకు తిరిగి పంపితే నిషేధించటం జరిగిన దాన్నంతా మళ్లీ చేస్తారు. వారు అసలు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారే కనుక వారు తమ ఈ కోరికను వ్యక్తం చెయ్యటంలో కూడా అబద్ధాన్నే ప్రయోగిస్తారు. వారు ఈనాడు ఇలా అంటారు, జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే, మరణం తరువాత మనం మళ్లీ లేపబడటం అనేది జరగదు. వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును. అప్పుడు వారి ప్రభువు వారిని, ఇదంతా యథార్థం కాదా అని అడుగుతాడు. వారు ఇలా అంటారు, అవును మా ప్రభువు, ఇదంతా యథార్థమే. అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు, సరే అయితే మీరు యథార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవిచూడండి. قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا يا حسرتنا على ما فرطنا فيها وهم يحملون أوزارهم على ظهورهم ألا ساء ما يزرون وما الحياة الدنيا إلا لعب وله وللدار الآخرة خير للذين يتقون أفلا تعقلون. అల్లాతో తమ సమావేశపు వర్తమానాన్ని అబద్ధంగా పరిగణించిన వారు నష్టానికి గురి అయ్యారు. అకస్మాత్తుగా ఆ ఘడియ వచ్చిపడినప్పుడు వారే వాపోతారు, అయ్యో ఈ విషయంలో మేము ఎంత పొరపాటు చేశాము అని. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే తమ పాపాల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు. చూడండి, వారు మోస్తూ ఉన్న ఈ బరువు ఎంత చెడ్డదో. ఇహలోక జీవితం ఒక ఆట, ఒక తమాషా మాత్రమే. వాస్తవానికి నష్టం నుండి తప్పించుకొనగోరే వారికి పరలోకవాసమే అత్యంత శ్రేష్టమైనది. అయితే మీరు బుద్ధిని ఉపయోగించరా? ليحزنك الذي يقولون فإنهم لا يكذبونك ولكن الظالمين بآيات الله يجحدون ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم نصرنا ولا مبدل لكلمات الله ولقد جاءك من نبأ المرسلين وإن كان كبر عليك إعراضهم فإن استطعت أن تبتغي نفقا في الأرض أو سلما في السماء فتأتيهم بآية ولو شاء الله لجمعهم على الهدى فلا تكونن من الجاهلين إنما يستجيب الذين يسمعون والموتى يبعثهم الله ثم إليه يرجعون. ప్రవక్త, ఈ ప్రజలు కల్పించే మాటల వల్ల నీకు బాధ కలుగుతుందనే విషయం మాకు బాగా తెలుసు, కాని వారు తిరస్కరించేది నిన్ను కాదు. ఈ దుర్మార్గులు వాస్తవానికి తిరస్కరిస్తున్నది అల్లా వాక్యాలనే. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు తిరస్కరించబడ్డారు, కాని వారు ఆ తిరస్కారానికి తాము గురి చెయ్యబడిన వ్యధలకు సహనం వహించారు. చివరకు మా సహాయం వారికి అందింది. అల్లా మాటలను మార్చే శక్తి ఎవరికీ లేదు. పూర్వపు ప్రవక్తలకు జరిగిన దాని సమాచారాలు నీకు ఇదివరకే అందాయి. అయినా ఒకవేళ నీకు వారి వైముఖ్యాన్ని భరించటం కష్టంగా ఉంటే, నీకు గనక శక్తి ఉంటే భూమిలో ఒక సొరంగాన్ని వెదకి లేదా ఆకాశానికి నిచ్చెన వేసి వారి వద్దకు ఏదైనా సూచనను తీసుకుని వచ్చే ప్రయత్నం చెయ్యి. అల్లా గనక కోరి ఉంటే వారందరినీ సన్మార్గంపై చేర్చి ఉండేవాడే. కనుక నీవు అవివేకిని కావద్దు. వినేవారు మాత్రమే సత్య సందేశాన్ని స్వీకరిస్తారు. ఇక మృతుల విషయం, అల్లాహ్ వారిని నేరుగా గోరీల నుండే లేపుతాడు. తరువాత వారు ఆయన న్యాయస్థానంలో హాజరు అయ్యేందుకు తిరిగి తీసుకుని రాబడతారు. وقالوا لولا نزل عليه آية من ربه قل إن الله قادر على أن ينزل آية ولكن أكثرهم لا يعلمون وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربهم يحشرون والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشأ الله يضلله ومن يشأ يجعله على صراط مستقيم قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون إن كنتم صادقين بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون. ఈ ప్రవక్తపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతారు. ఇలా అను, అల్లాకు సూచనను అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది అని. అయితే వారిలో అనేకులు అజ్ఞానంలో పడి ఉన్నారు. భూమిపై సంచరించే ఏ జంతువునైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి, ఇవన్నీ మీ వంటి జీవరాశులే. వాటి విధి వ్రాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరత చెయ్యలేదు. తరువాత ఇవన్నీ తమ ప్రభువు వద్ద ప్రోగు చెయ్యబడేవే. అయితే మా సూచనలను తిరస్కరిస్తూ ఉన్నవారు చెవిటివారు, మూగవారు, చీకట్లలో పడి ఉన్నవారు. అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తాను కోరిన వారిని రుజుమార్గవర్తనులుగా చేస్తాడు. వారితో ఇలా అను, కొంచెం ఆలోచించి చెప్పండి, ఎప్పుడైనా అల్లా తరఫు నుండి ఏదైనా పెద్ద ఆపద మీపైకి వచ్చి పడినప్పుడు లేదా చివరి ఘడియే దాపురించినప్పుడు మీరు అల్లాను తప్ప మరెవరినైనా పిలుస్తారా? చెప్పండి, మీరు సత్యవంతులే అయితే. అప్పుడు మీరు అల్లానే పిలుస్తారు. ఆయన గనక కోరితే ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అటువంటి సందర్భాలలో మీరు నిలబెట్టిన దైవత్వపు భాగస్వాములను మీరు మరచిపోతారు. فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون فلولا إذ جاءهم بأسنا تضرعوا ولكن قست قلوبهم وزين لهم الشيطان ما كانوا يعملون فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا فرحوا بما أوتوا أخذناهم بغتة فإذا هم مبلسون فقطع دابر القوم الذين ظلموا والحمد لله رب العالمين. మీకు పూర్వం అనేక జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపాము. ఆ జాతులను మేము కష్టాలకు కడగండ్లకు గురి చేశాము. వారు మా ముందు వినయంతో తలవంచాలని. మా తరఫు నుండి వారిపైకి ఆపద వచ్చి పడినప్పుడు వారు ఎందువల్ల వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరీ కఠినమయ్యాయి. సైతాను మీరు చేసేదంతా బాగానే ఉంది అని వారిని నమ్మించాడు. తరువాత వారు తమకు చెయ్యబడిన హితోపదేశాన్ని విస్మరించినప్పుడు మేము వారి కొరకు సకల భోగభాగ్యాల ద్వారాలను తెరిచాము. చివరకు వారు తమకు ప్రసాదింపబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వారు ప్రతి మేలు విషయములో హతాశులయ్యారు. ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడిన వారిని సమూలంగా నిర్మూలించటం జరిగింది. సకల లోక ప్రభువైన అల్లాయే స్తుతికి పాత్రుడు. ఆయన వారిని సమూలంగా నాశనం చేశాడు. قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا القوم الظالمون وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون والذين كذبوا بآياتنا يمسهم العذاب بما كانوا يفسقون. ప్రవక్త వారితో ఇలా అను, మీరెప్పుడైనా ఆలోచించారా? అల్లా మీ చూపును మీ వినికిడిని మీ నుంచి లాక్కుంటే, మీ హృదయాలకు ముద్ర వేస్తే మళ్లీ మీకు ఈ శక్తులను అల్లా తప్ప తిరిగి ఇవ్వగల మరొక దేవుడెవడున్నాడు? చూడు, ఏ విధంగా మేము మాటి మాటికి మా సూచనలను వారికి తెలుపుతాము, మరే విధంగా వారు వాటి నుండి తమ దృష్టిని మరల్చుకుంటారు. ఇలా అను, మీరెప్పుడైనా యోచించారా? అల్లా తరఫు నుండి అకస్మాత్తుగానో బహిరంగంగానో మీపై శిక్ష అవతరిస్తే అప్పుడు దుర్మార్గులు తప్ప మరెవరైనా నాశనమవుతారా? మేము ప్రవక్తలను పంపేది వారు సచ్చరిత్రులకు సంతోషవార్తను ఇచ్చేవారు, దుశ్చరిత్రులను భయపెట్టేవారు కావాలని. కనుక వారి మాట విని తమ నడవడికను సంస్కరించుకునేవారికి భయం కాని విచారం కాని కలిగే అవకాశం లేదు. కాని మా వాక్యాలు అసత్యాలని తిరస్కరించేవారు తమ అవిధేయతలకు ఫలితంగా శిక్షను తప్పకుండా అనుభవిస్తారు. إن أتبع إلا ما يوحى إلي قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون. ప్రవక్త వారితో ఇలా అను, నా వద్ద అల్లా నిధి నిక్షేపాలు ఉన్నాయని గాని నాకు అగోచర జ్ఞానం కలదని గాని నేను మీతో చెప్పటం లేదు. ఇంకా నేను దైవదూతనని కూడా అనటం లేదు. నేను కేవలం నాపై అవతరింపజేయబడే వహీని మాత్రమే అనుసరిస్తాను. వారిని అడుగు, బుద్ధివాడు కళ్ళు ఉన్నవాడు ఇద్దరు ఒకటి కాగలరా? మీరు అసలు ఆలోచించరా అని. وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَى رَبِّهِمْ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتطردهم فتكون من الظالمين وكذلك فتنا بعضهم ببعض ليقولوا أهؤلاء من الله عليهم من بيننا أليس الله بأعلم بالشاكرين وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم كتب ربكم على نفسه الرحمة أنه من عمل منكم سوءا بجهالة ثم تاب من بعده وأصلح فأنه غفور رحيم وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين ప్రవక్త తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి సహాయం చేసే అధికారం కలవాడుగాని లేదా తమ కొరకు సిఫారసు చేసేవాడుగాని ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసి వస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని ద్వారా ఉపదేశించు. బహుశా వారు ఈ ఉపదేశం వల్లనైనా జాగరూకులై భయభక్తుల వైఖరిని అవలంబిస్తారేమో. రేయింబవళ్లు తమ ప్రభువును వేడుకునేవారిని ఆయన ప్రసన్నతను పొందగోరే ప్రయత్నములు నిమగ్నులై ఉన్నవారిని నీవు దూరంగా తొలగిపొమ్మనకు. వారికి సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము నీపై లేదు. నీకు సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము వారిపై లేదు. దీని తరువాత కూడా నీవు గనక వారిని దూరంగా త్రోసివేస్తే దుర్మార్గులలో చేరిపోతావు. అసలు మేము ఈ విధంగా వారిలోని కొందరిని కొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు వీరిని చూసి మా మధ్య అల్లా దయాదాక్షిణ్యాలను పొందినవారు వీరేనా అని అనేందుకు, అవును అల్లా కృతజ్ఞతలు చూపే తన భక్తులను వీరికంటే బాగా ఎరుగడా? మా వాక్యాలను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా అను, మీకు శాంతి సమకూరుగాక. మీ ప్రభువు తనపై దయాదాక్షిణ్యాలను విధించుకున్నాడు కేవలం ఆయన కృప వల్లనే. ఒకవేళ మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదైనా చెడు చేసి తరువాత పశ్చాత్తాపపడి సంస్కరించుకుంటే ఆయన అతనిని క్షమిస్తాడు, అతని పట్ల ఉదారంగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము. అపరాధుల మార్గం పూర్తిగా విస్పష్టం కావాలని. قل إني نهيت أن نعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ضللت إذا وما أنا من المهتدين قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله يقص الحق وهو خير الفاصلين قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله أعلم بالظالمين وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرقون ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين فمتى వారితో ఇలా అను, అల్లాను కాక మీరు వేడుకునే ఇతరులకు దాస్యం చెయ్యటం నాకు నిషేధించబడింది. ఇలా అను, నేను మీ కోరికలను అనుసరించను. అలా చేసినట్లయితే నేను మార్గభ్రష్టుడనైపోతాను, సన్మార్గం పొందిన వారిలో ఉండను. ఇలా అను, నా ప్రభువు వద్ద నుండి వచ్చిన ఒక సుస్పష్టమైన ప్రమాణం విషయములో నేను స్థిరంగా ఉన్నాను. మీరు దానిని అసత్యమని తిరస్కరించారు. ఇప్పుడు మీరు తొందరపడుతున్న విషయం మాత్రం నా అధీనములో లేదు. నిర్ణయాధికారం పూర్తిగా అల్లాకే ఉంది. ఆయనే సత్య విషయాన్ని ప్రకటిస్తాడు. ఆయనే ఉత్తమ నిర్ణయం చేసేవాడు. ఇంకా ఇలా అను, మీరు తొందరబెట్టే విషయం నా అధీనంలోనే గనక ఉన్నట్లయితే నాకు మీకు మధ్య ఎప్పుడో తీర్పు జరిగిపోయి ఉండేది. కాని దుర్మార్గుల పట్ల ఎలా వ్యవహరించాలో అల్లాకు బాగా తెలుసు. అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప ఎవరూ ఎరుగరు. భూమిలోనూ సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. చెట్టు నుండి ఏ ఆకైనా ఆయనకు తెలియకుండా రావదు. భూమిలోని చీకటి పొరలలో ఉన్న ఏ గింజైనా ఆయనకు తెలియకుండా లేదు. తడిగా ఉన్నది, పొడిగా ఉన్నది అంతా ఒక విపులమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆయనే రాత్రివేళ మీ ఆత్మలను వశపరచుకుంటాడు. పగటివేళ మీరు చేసేదంతా ఆయన తెలుసుకుంటాడు. మళ్లీ రెండో రోజు ఆయన మిమ్మల్ని ఈ వ్యవహార ప్రపంచంలోకి తిరిగి పంపుతాడు, మీ నిర్ణీత జీవితకాలం పూర్తి కావటానికి. చివరకు మీరు ఆయన వైపునకే మరలిపోవాలి. అప్పుడు ఆయన మీకు మీరు చేస్తూ ఉన్నదంతా చూపుతాడు. తన దాసులపై ఆయనకు పూర్తి అధికారం ఉంది. మిమ్మల్ని కనిపెట్టి ఉండేవారిని నియమించి పంపుతాడు. చివరకు మీరో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన పంపిన దూతలు అతని ప్రాణం తీసుకుంటారు. తమ కర్తవ్య నిర్వహణలో వారు ఏమాత్రం అజాగ్రత్త చూపరు. మళ్లీ వారంతా తమ నిజమైన ప్రభువు అల్లా సన్నిధికి మరణింపబడతారు. తెలుసుకోండి, తీర్పు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి. లెక్కను తీసుకోవడంలో ఆయన వడిగలవాడు. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل لكل نبأ مستقر وسوف تعلمون. ప్రవక్త, వారిని ఇలా అడుగు, భూసముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు ఆపద సమయంలో కడుదీనంగా విలపిస్తూ అతి గోప్యంగా వేడుకునేది ఎవరిని? ఈ ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో? ఇలా అను, అల్లా మీకు దాని నుండి ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబడతారు. ఇలా చెప్పు, ఆయనకు ఈ శక్తి ఉంది, ఏదైనా శిక్షను పైనుండి మీపై అవతరింపజేయగలడు లేదా మీ పాదాల కింద నుండి తీసుకురాగలడు లేదా మిమ్మల్ని వర్గాలుగా విభజించి ఒక వర్గం బలాన్ని మరొక వర్గానికి రుచి చూపించగలడు. చూడండి, వారు బహుశా సత్యాన్ని గ్రహిస్తారని మేము ఏ విధంగా మా సూచనలను మాటిమాటికి రకరకాలుగా వారి ముందు పెడుతున్నాము. అది సత్యం అయినా మీ జాతి దాన్ని తిరస్కరిస్తోంది. వారితో ఇలా చెప్పు, నేను మీ ప్రవర్తనకు బాధ్యుడనుగా నియమింపబడలేదు. ప్రతి వార్త నిజం కావటానికి ఒక గడువు అంటూ నిర్ణయమై ఉంది. త్వరలోనే స్వయంగా మీకే ఫలితమేమిటో తెలిసిపోతుంది. وإما ينسينك الشيطان فلا تقعد بعد الذكرى مع القوم الظالمين وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون ప్రవక్త, ప్రజలు గనక మా వాక్యాలలో తప్పులన్నటాన్ని నీవు గమనిస్తే వారి మధ్య నుండి తొలగిపో. వారు ఈ ప్రస్తావనను వదిలిపెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టే వరకు ఒకవేళ నిన్ను సైతాను ఎప్పుడైనా ఏమరిపాటుకు గురి చేస్తే నీవు ఈ పొరపాటును గ్రహించిన తరువాత మళ్లీ అటువంటి దుర్మార్గుల వద్ద కూర్చోవద్దు. వారి లెక్కలోని ఏ విషయానికి భయభక్తులు కలవారు బాధ్యులు కారు. అయితే హితము గలపటం వారి విధి. బహుశా వారు చెడు నడతను మానుకుంటారేమో. తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక తమాషాగా భావించిన వారిని, ఇహలోక జీవితం మాయకు గురి చేసిన వారిని నీవు వదిలిపెట్టు. కాని ఈ ఖురానును వినిపించి హితబోధ చెయ్యి, హెచ్చరిక చేస్తూ ఉండు. ఎందుకంటే ఏ వ్యక్తి తాను చేసిన చేష్టల దుష్ఫలితంలో చిక్కుకోకూడదు. ఆ చిక్కుకోవటం కూడా అల్లా నుండి రక్షింపగల సహాయకుడు, రక్షకుడు, ఇంకా సిఫారసు చేసేవాడు ఎవడూ లేని స్థితిలో, ఇంకా అతడు సాధ్యమైన ప్రతిదానిని పరిహారంగా ఇచ్చి విడుదల కావాలని కోరినా అది కూడా అతడి నుండి స్వీకరించబడని స్థితిలో. ఎందుకంటే అటువంటి వారు స్వయంగా తాము సంపాదించిన దాని ఫలితంగా పట్టుకోబడతారు. వారికి తమ సత్య నిరాకరణకు ప్రతిఫలంగా కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్ష అనుభవించటానికి దొరుకుతాయి. قَوْلَنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَى وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَيَوْمَ يَقُولُ كُنْ فَيَكُونُ قَوْلُهُ الْحَقُّ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ప్రవక్త వారిని ఇలా అడుగు, అల్లాను వదిలిపెట్టి మాకు లాభం కాని నష్టం కాని కలిగించలేని వారిని మేము వేడుకోవాలా? అల్లా మాకు రుజుమార్గం చూపిన తరువాత మేము ముందుకు వేసిన అడుగును వెనక్కి తిప్పుకోవాలా? సైతానులు ఎడారిలో దారి తప్పించగా సహచరులు ఇతురా, సరైన మార్గం ఇక్కడుంది అని పిలుస్తూ ఉన్నప్పటికీ గాభరాపడి కలవరపాటుతో తిరుగాడేవాని స్థితి మాదిరిగానే మేము మా స్థితిని కూడా చేసుకోవాలా? వారితో ఇలా అను, వాస్తవానికి నిజమైన మార్గదర్శకత్వం కేవలం అల్లా మార్గదర్శకత్వమే. ఆయన నుండి మాకు ఈ ఆజ్ఞ అందజేయబడింది. సృష్టి ప్రభువు ముందు విధేయతతో తలవంచండి, నమాజును స్థాపించండి, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన వైపునకే మీరంతా తీసుకుపోబడతారు. ఆయనే ఆకాశాన్ని, భూమిని సత్యం ఆధారంగా సృష్టించాడు. ఆయన ప్రళయాన్ని అయిపో అని ఆజ్ఞాపించే రోజునే అది సంభవిస్తుంది. ఆయన వాక్కు పూర్తిగా సత్యమైనది. శంఖం ఊదబడే రోజున విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన గోచర అగోచర విషయాలు అన్నీ తెలిసిన జ్ఞాని, అత్యంత వివేకి, సర్వసంవేది. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُبِينٍ وكذلك نري إبراهيم ملكوت السماوات والأرض وليكون من الموقنين فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال يا قوم إني بريء مما تشركون إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين وحاجه قومه قال أتحاجوني في الله وقد هداني ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون إبراهيم غاثنو جنافكن تتشكو أتنو تنا تنري آذر تو إلى أنالو ఏమిటి నీవు విగ్రహాలను దేవుళ్లుగా చేస్తున్నావా? నేను నిన్ను నీ జాతి వారిని స్పష్టమైన అపమార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాను. ఇదే విధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలనా వ్యవస్థను చూపించేవారము. ఎందుకు చూపేవారమంటే అతను దృఢంగా విశ్వసించేవారిలో ఒకడు కావాలని. రాత్రి అతనిపై ఆవరించగానే అతను ఒక నక్షత్రాన్ని చూశాడు. ఇలా అన్నాడు, ఇది నా ప్రభు. కాని అది అస్తమించగానే అతను, అస్తమించేవాటిని నేను ప్రేమించను అని అన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించగానే అతను, ఇది నా ప్రభు అని అన్నాడు. కాని అది అస్తమించగానే నా ప్రభువు గనక నాకు మార్గమే చూపి ఉండకపోతే నేను మార్గభ్రష్టులలో కలసిపోయి ఉండేవాణ్ణి అని అన్నాడు. తరువాత అతను సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి, అసలు ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దది అని పలికాడు. కాని అది కూడా అస్తమించగానే ఇబ్రాహీము ఎలుగెత్తి ఇలా ప్రకటించాడు, నా జాతి సోదరులారా, మీరు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టేవాటన్నింటితోనూ నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన శక్తి వైపునకు తిప్పుకున్నాను. నేను షిర్కుకు ఒడిగట్టేవారిలోని వాణ్ణి ఎంతమాత్రం కాను. అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో ఇలా అన్నాడు, మీరు అల్లా విషయంలో నాతో కలహిస్తున్నారా? వాస్తవానికి ఆయన నాకు రుజుమార్గాన్ని చూపించాడు. మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం ప్రతిదానిని ఆవరించి ఉన్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి? వాటి విషయములో అల్లా మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయనతో పాటు దైవత్వములో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు మన ఉభయ పక్షాలలో ఎవరు నిర్భయత్వానికి ప్రశాంతతకు ఎక్కువ అర్హులో మీకేమైనా తెలిస్తే చెప్పండి. వాస్తవానికి విశ్వసించిన వారికే తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి, వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నారు. وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك حكيم عليم إذي ما تركم دانيلي ميو إبراهيمكو تنجاتك بتريكنغا فسارنشام ميو كورينا واريكي ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. وكذلك نجزي المحسنين وزكريا ويحيى وعيسى وإلياس كل من الصالحين وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين ومن آبائهم وذرياتهم وإخوانهم واجتبيناهم وهديناهم إلى صراط مستقيم ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط عنهم ما كانوا يعملون أولئك الذين آتيناهم الكتاب والحكم والنبوة فإن يكفر بها هؤلاء فقد وكلنا بها قوما ليسوا بها بكافرين أولئك الذين هدى الله فبهداه مقتده قل لا أسألكم عليه أجرا إن هو إلا ذكرى للعالمين. మేము తరువాత ఇబ్రాహీముకు ఇస్హాఖ్ యాహూబ్ వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము రుజుమార్గాన్ని చూపించాము. ఈ రుజుమార్గాన్నే వారికి పూర్వం నూహుకు చూపాము. ఇంకా అతని సంతతిలోని వారైన దావూదు, సులైమాను, అయ్యూబు, యూసుఫు, మూసా, హారూనులకు మేము సన్మార్గాన్ని చూపించాము. ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలాన్ని ఇస్తాము. అతని సంతతికి చెందిన జకరియా, యహియా, ఈసా, ఇల్యాసులకు మార్గాన్ని చూపాము. వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. ఇంకా ఆయన కుటుంబానికే చెందిన ఇస్మాయిలు, అల్ యస్ఆ, యూరుస్, లూత్లకు సన్మార్గాన్ని చూపించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము భూలోకవాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాతముత్తాతలను, వారి సంతానాన్ని, వారి తోబుట్టువులలో చాలామందిని మేము అనుగ్రహించాము. వారిని మా సేవ కొరకు ఎన్నుకున్నాము. వారికి రుజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గాన్ని చూపుతాడు. కాని వారు ఒకవేళ సిర్కు చేసి ఉండినట్లయితే వారు చేసిన సమస్తం నాశనం అయి ఉండేదే. మేము గ్రంథాన్ని, ఆజ్ఞను, ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే పర్వాలేదు, మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము, వారు దానిని తిరస్కరించేవారు కారు. ప్రవక్త వారే అల్లా తరఫు నుండి మార్గదర్శకత్వం పొందినవారు, వారి మార్గాన్నే నీవు అనుసరించు, ఇలా ప్రకటించు. నేను ఈ ధర్మం యొక్క ప్రచార ప్రబోధ కార్యానికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని ఆశించటం లేదు, ఇది ఒక హితబోధ సమస్త భూప్రజ కొరకు అని. وما قدر الله حق قدره إذ قالوا ما أنزل الله على بشر من شيء قل من أنزل الكتاب الذي جاء به موسى نورا وهدى للناس تجعلونه قراطيس تبدونها وتخفون كثيرا وعلمتم ما لم تعلموا أنتم ولا آباؤكم قل الله ثم ذرهم في خوضهم يلعبون وهذا كتاب أنزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن حولها والذين يؤمنون بالآخرة يؤمنون به وهم على صلاتهم يحافظون ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم يوحى إليه شيء ومن قال سأنزل مثل ما أنزل الله ولو ترى إذ الظالمون في غمرات الموت والملائكة باسطوا أيديهم أخرجوا أنفسكم اليوم تجزون عذاب الهون بما كنتم تقولون على الله غير الحق وكنتم عن آياته تستكبرون ولقد جئتمونا فرادا كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم وما نرى معكم شفعاءكم الذين زعمتم أنهم فيكم شركاء لقد تقطع بينكم وضل عنكم ما كنتم تزعمون అల్లా ఏ మానవుడిపైన దేనిని అవతరింపజెయ్యలేదు అని పలికి ఈ ప్రజలు అల్లాను గురించి చాలా తప్పుగా అంచనా వేశారు. వారిని అడుగు, అయితే మూసా తెచ్చిన గ్రంథం, అది సమస్త మానవ జాతికి జ్యోతి, మార్గదర్శకత్వం. దానిని మీరు ముక్కలు ముక్కలుగా చేసి ఉంచుతారు, కొంత భాగాన్ని చూపిస్తారు, ఎక్కువ భాగాన్ని దాస్తారు. దాని ద్వారా మీకు మీ తాత ముత్తాతలకు లేని జ్ఞాన సంపద మీకు ఇవ్వబడింది. అసలు దాన్ని అవతరింపజేసిన వాడెవడు? ఆయన అల్లాహ్ అని మాత్రం చెప్పండి. ఆపై వారిని తమ కుతర్కాలతో ఆడుకోవటానికి వదిలేయండి. ఆ గ్రంథం వారిగా ఇది కూడా మేము అవతరింపచేసిన ఒక గ్రంథం. అది ఎనలేని శుభాలు, మేళ్లు కలది. తనకు పూర్వం వచ్చిన దానిని ధృవీకరిస్తుంది. దాని ద్వారా నీవు ఈ పురముల కేంద్రంలోనూ దాని చుట్టుపక్కల ఉండేవారిని హెచ్చరిక చెయ్యటానికి అది అవతరింపజెయ్యబడింది. పరలోకాన్ని నమ్మేవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు, వారు తమ నమాజులను నియమము తప్పకుండా చేస్తారు. అబద్ధపు అపనిందను సృష్టించి అల్లాపై మోపేవాడి కంటే తనపై ఏ వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పేవాడి కంటే, లేదా అల్లా అవతరింపజేసినటువంటి విషయాలనే నేను కూడా అవతరింపజేసి చూపిస్తాను అని పలికేవాడి కంటే మించిన దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు చెల్లి బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాపై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకు ఆయన వాక్యాల పట్ల తలవిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా, ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మా ముందు హాజరయ్యారు. మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా మీరు అక్కడే వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరటంలో కొంత పాత్ర ఉందని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా మేము చూడటం లేదు. ఇప్పుడు మీ మధ్య సంబంధాలు అన్నీ తెగిపోయాయి. ఎవరిని గురించి మీరు గర్వపడేవారో వారందరూ మీకు కనుమరుగైపోయారు. يخرج الحي من الميت ومخرج الميت من الحي ذلكم الله فأنى تؤفكون فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد فصلنا الآيات لقوم يعلمون وهو الذي أنشأكم من نفس واحدة فمستقر ومستودع قد فصلنا الآيات لقوم يفقهون وهو الذي أنزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه انظروا إلى ثمره إذا أثمر وينعه إن في ذلكم لآيات لقوم يؤمنون وجعلوا لله شركاء الجن وخلقوا له بنين وبنات بغير علم سبحانه وتعالى عما يصفون بديع السماوات والأرض أنى يكون له ولد ولم تكن له صاحبة وخلق كل شيء وهو بكل شيء عليم ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو على كل شيء وكيل لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపచేసేవాడు ఆయనే. ఈ పనులన్నీ చేసేవాడు అల్లాయే. అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికి తీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ ఆ అపూర్వ శక్తివంతుడు జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే. ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది, అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్నవారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలను పచ్చని చెట్లను సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండించాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూను, దానిమ్మ తోటలను సృష్టించాడు. వాటి పండ్లు ఒకదానినొకటి పోలి ఉండినప్పటికీ ప్రతిదాని ప్రత్యేకతలు వేరువేరుగా కూడా ఉంటాయి. ఈ వృక్షాలు పంటకు వచ్చినప్పుడు వాటికి పండ్లు కాయటం, అవి పండటం, ఈ స్థితిని మీరు కొంచెం ఆలోచనా దృష్టితో గమనించండి. విశ్వసించేవారికి వీటిలో సూచనలు ఉన్నాయి. అయినా ప్రజలు జిన్నాతులను అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టారు. వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త. తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్లను కల్పించారు. యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు. వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలను, భూమిని ప్రభవింపజేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతిదానికి సంరక్షకుడు. చూపులు ఆయనను అందుకోలేవు. ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని. قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما أنا عليكم بحفيظ. చూడండి, మీ వద్దకు మీ ప్రభు తరఫు నుండి వివేచనాకాంతులు వచ్చేశాయి. కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తానే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కావలివాణ్ణి కాను. اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن المشركين ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم بوكيل ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون ఈ విధంగా మేము మా వాక్యాలను మాటిమాటికి విభిన్న రీతులలో వివరిస్తూ ఉంటాము. ఎందుకు ఇలా చేస్తామంటే, ఈ ప్రజలు నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకుని వచ్చావు అని అనాలని. ఇంకా మేము విజ్ఞులైన వారికి యథార్థాన్ని విశదపరచాలని. ప్రవక్త, నీపై నీ ప్రభువు తరఫు నుండి అవతరించిన వహీని అనుసరిస్తూ ఉండు. ఎందుకంటే ఆ ప్రభువు ఒక్కడు తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఈ ముష్రికులను పట్టించుకోకు. అల్లా సంకల్పించి ఉన్నట్లయితే వారు షిర్కు చేసేవారు కాదు. మేము నిన్ను వారికి కావలివాణిగా నియమించనూ లేదు, నీవు వారికి బాధ్యుడవూ కావు. ముస్లిములారా, వారు అల్లాను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానంచేత అల్లాను దూషిస్తారేమో. ఈ విధంగానే మేము ప్రతి వర్గం వారికి వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా చేశాము. వారు తరువాత తమ ప్రభు వైపునకే మరలి రావలసి ఉంది. అప్పుడు ఆయన వారికి తెలుపుతాడు వారు ఏమేమి చేస్తూ ఉండేవారు. وأقسموا بالله جهد أيمانهم لئن جاءتهم آية ليؤمنن بها قل إنما الآيات عند الله وما يشعركم أنها إذا جاءت لا يؤمنون ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم يعمهون. ఈ ప్రజలు గట్టి ప్రమాణాలు చేస్తూ ఇలా అంటారు, మా ముందుకు ఏదైనా సూచన వస్తే మేము దానిని తప్పక విశ్వసిస్తాము. ప్రవక్త, వారికి చెప్పు, సూచనలు అల్లా వశములోనే ఉన్నాయి అని. ఒకవేళ సూచనలు వచ్చినా వారు విశ్వసించేవారు కారు అని నీకు ఎలా బోధపరచాలి? మొట్టమొదట వారు దానిని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను వారి చూపులను ఇప్పుడు మళ్లిస్తున్నాము. మేము వారిని తమ తల విరుసుతనములోనే దారి తప్పి తిరిగేలా వదిలివేస్తాము. وحشرنا عليهم كل شيء قبلا ما كانوا ليؤمنوا إلا أن يشاء الله ولكن أكثرهم يجهلون وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض زخرف القول غرورا ولو شاء ربك ما فعلوه فذرهم وما يفترون ولتصغى إليه أفئدة الذين لا يؤمنون بالآخرة وليرضوه وليقترفوا ما هم مقترفون أفغير الله أبتغي حكما وهو الذي أنزل إليكم الكتاب مفصلا والذين آتيناهم الكتاب يعلمون أنه منزل من ربك بالحق فلا تكونن من الممترين وتمت كلمة ربك صدقا وعدلا لا مبدل لكلماته وهو السميع العليم మేము వారిపై దైవదూతలను సైతం అవతరింపజేసినా మరణించిన వారు వారితో మాట్లాడినా మేము వారి కళ్ల ముందు ప్రపంచంలోని వస్తువులు ఎన్నింటిని పోగు చేసి పెట్టినా అప్పుడు కూడా వారు విశ్వసించేవారు కాదు. వారు విశ్వసించాలని అల్లా సంకల్పిస్తే తప్ప. కాని వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు. మేము ఇదే విధంగా ఎల్లప్పుడూ మానవ శైతానులను జిన్నాతు శైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. ప్రజలను వంచే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు. వారు ఈ విధంగా చెయ్యకూడదని నీ ప్రభువు సంకల్పమే అయితే వారు ఎన్నటికీ అలా చెయ్యరు. కనుక వారిని వారి మానాన వదిలిపెట్టు అబద్ధపు నిందారోపణలు చెయ్యటానికి. మేము వారిని ఇదంతా ఎందుకు చెయ్యనిస్తున్నామంటే పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు ఆ అందమైన మోసం వైపునకు మొగ్గాలని, వారు అది అంటే ఇష్టపడాలని, వారు తాము ఆర్జించుకోదలసిన చెడులను ఆర్జించుకోవాలని. పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాను కాదని తీర్పు చెప్పే మరొకడి కోసం అన్వేషించాలా? వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు మేము నీకు పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుండే సత్యం ఆధారంగా అవతరించిందని. కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు. సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు. ఆయన అన్నీ వింటాడు. ఆయనకు అంతా తెలుసు. وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ప్రవక్త, ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను అల్లా మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు, ఊహాకల్పనలు చేస్తారు. వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు ఎవరు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నారో, ఎవరు రుజు మార్గంపై ఉన్నారో. ఫకులూ మిమ్మా దుకిర ఇస్మల్లాహి అలైహి ఇన్ కుంతుం బిఆయాతిహి ముమ్మినీన్ వమా లకుమ్ అల్లా తఅకులూ మిమ్మా దుకిర ఇస్మల్లాహి అలైహి వఖద్ ఫస్సల లకుమ్ మా హర్రమ అలైకుమ్ ఇల్లా మా ఖురిర్తుమ్ ఇలైహి وإن كثيرا ليضلون بأهوائهم بغير علم إن ربك هو أعلم بالمعتدين وذروا ظاهر الإثم وباطنه إن الذين يكسبون الإثم سيجزون بما كانوا يقترفون ولا تأكلوا مما لم يذكر اسم الله عليه وإنه لفسق وإن الشياطين ليوحون إلى أوليائهم ليجادلوكم وإن أطعتموهم إنكم لمشركون إذا మీకు అల్లా వాక్యాలపై విశ్వాసమే ఉంటే అల్లా నామం స్మరించబడిన పశువు మాంసం తినండి. అల్లా పేరు స్మరించబడిన వస్తువును మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లా ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు. చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనై అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును. మీరు బహిరంగ పాపాలకు దూరంగా ఉండండి, రహస్య పాపాలకు దూరంగా ఉండండి. పాపాలను సంపాదించుకునేవారు తమ ఈ సంపాదనకు ప్రతిఫలం పొందితీరుతారు. అల్లా పేరుతో జుహా చెయ్యబడని జంతువు మాంసం తినకండి. అలా చెయ్యటం పాపం. మీతో కయ్యానికి దిగటానికి గాను సైతానులు తమ సహచరుల మనస్సులలో అనుమానాలను అభ్యంతరాలను ప్రేరేపిస్తారు. కాని ఒకవేళ మీరు వారి పట్ల విధేయత చూపటానికి అంగీకరిస్తే నిశ్చయంగా మీరు ముష్రికులే. كمن مثله في الظلمات ليس بخارج منها كذلك زين للكافرين ما كانوا يعملون وكذلك جعلنا في كل قرية أكابر مجرميها ليمكروا فيها وما يمكرون إلا بأنفسهم وما يشعرون మొదట మృతులై మేము ప్రాణం పోసి జ్యోతిని ప్రసాదించగా దాని వెలుగులో ప్రజల మధ్య జీవనయాత్ర కొనసాగించే వ్యక్తి చీకట్లల్లో కూరుకుపోయి వాటి నుండి ఏ విధంగానూ బయటకు రాలేని వ్యక్తి ఒకటే అవుతారా? ఇదే విధంగా అవిశ్వాసులకు వారి పనులు మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. ఇంకా ఇదే విధంగా మేము ప్రతి పట్టణములోనూ దానిలో ఉన్న పెద్ద పెద్ద నేరస్తులను అక్కడ తమ కుతంత్రాలు వంచనలు అనే వలను పరచటానికి నియమించాము. వాస్తవానికి వారు తమ కుతంత్రాల వలలో తామే ఇరుక్కుంటారు, కాని వారికి దాని స్పృహ లేదు. هم آية قالوا لن نؤمن حتى نؤتى مثل ما أوتي رسل الله أعلم حيث يجعل رسالته سيصيب الذين أجرموا صغار عند الله وعذاب شديد بما كانوا يمكرون వారి ముందుకు ఏదైనా వాక్యం వచ్చినప్పుడు వారు అల్లా ప్రవక్తలకు ఇవ్వబడిందే, స్వయంగా మాకు ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము అని అంటారు. తన సందేశాన్ని ఎవరి ద్వారా ప్రచారం చేయించాలో ఎలా చేయించాలో అల్లాకే బాగా తెలుసు. ఈ దోషులు తమ కుతంత్రాలకు పర్యవసానంగా అల్లా వద్ద తీవ్ర పరాభవము కఠిన శిక్ష అనుభవించే సమయం సమీపంలోనే ఉంది. فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صدره للإسلام ومن يرد أن يضله يجعل صدره ضيقا حرجا كأنما يصعد في السماء كذلك يجعل الله الرجس على الذين لا يؤمنون وهذا صراط ربك مستقيما قد فصلنا الآيات لقوم يذكرون لهم دار السلام عند ربهم وهو وليهم بما كانوا يعملون كنوكا يضعبتهم إلي అల్లా తాను సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాము కొరకు తెరుస్తాడు. తాను అపమార్గం పాలు చెయ్యదలచిన వ్యక్తి హృదయాన్ని సంకుచితం చేసి ఇక దానిని ఎంతగా అదుముతాడంటే ఇస్లాం భావన రాగానే అతనికి తన ఆత్మ ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యం నుండి పారిపోయే సత్యాన్ని ద్వేషించే మనస్తత్వం అనే మాలిన్యాన్ని అవిశ్వాసులపై రుద్దుతాడు. వాస్తవానికి ఈ మార్గం నీ ప్రభువు యొక్క రుజుమార్గం. దాని చిహ్నాలు హితబోధను స్వీకరించేవారి కొరకు స్పష్టం చెయ్యబడ్డాయి. వారు అవలంబించిన సరి అయిన ప్రవర్తన కారణంగా వారి ప్రభువు వద్ద వారి కొరకు శాంతి నిలయం ఉంది. ఆయన వారికి సంరక్షకుడుగా ఉంటాడు. وقال أولياؤهم من الإنس ربنا استمتع بعضنا ببعض وبلغنا أجلنا الذي أجلت لنا قال النار مثواكم خالدين فيها إلا ما شاء الله إن ربك حكيم عليم وكذلك نولي بعض الظالمين بعضا بما كانوا يكسبون يا معشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء يومكم هذا قالوا شهدنا على أنفسنا وغرتهم الحياة الدنيا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون الله وارندرني تتبطي سماريش پرچه روضنا జిన్నాతులను సంబోధిస్తూ ఇలా అంటాడు. జిన్నాతు వర్గీయులారా, మీరు మానవజాతిని పూర్తిగా వాడుకున్నారు. మానవులలోని వారి మిత్రులు ఇలా విన్నవించుకుంటారు, ప్రభూ మేమంతా ఒకరినొకరము బాగా వాడుకున్నాము. నీవు మా కొరకు నిర్ణయించిన సమయానికి మేము ఇప్పుడు చేరుకున్నాము. అల్లాహ్ ఇలా అంటాడు, సరే ఇక అగ్నియే మీ నివాసం, అందులో మీరు కలకాలం ఉంటారు. కేవలం అల్లా రక్షించదలచిన వారే దాని నుండి సురక్షితంగా ఉంటారు. నిస్సందేహంగా నీ ప్రభువు వివేకవంతుడు జ్ఞానవంతుడూను. చూడండి, ఈ విధంగా మేము పరలోకములో దుర్మార్గులను ఒకరికొకరు సహచరులుగా చేస్తాము. వారు ప్రపంచంలో ఒకరితో ఒకరు కలిసి సంపాదించిన సంపాదనకు కారణంగా. ఈ తరుణములో అల్లాహ్ వారిని ఇదీ అడుగుతాడు, జిన్నాతులారా, మానవులారా, మా వాక్యాలను మీకు వినిపించే ఈనాటి ఫలితాన్ని గురించి హెచ్చరించే ప్రవక్తలు మీ వద్దకు స్వయంగా మీ నుండే రాలేదా? వారు ఇలా అంటారు, అవును వచ్చారు, మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాము. ఈనాడు ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది, కాని ఆనాడు తాము అవిశ్వాసులమని స్వయంగా వారే తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు. ప్రజలు యథార్థమేమిటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రభువు వారి పట్టణాలను అన్యాయంగా నాశనం చెయ్యడు. ఈ విషయాన్ని నిరూపించటానికే వారిచే ఈ విధంగా సాక్ష్యం చెప్పించటం జరుగుతుంది. وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ إِنْ يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنْ بَعْدِكُمْ مَا يَشَاءُ كَمَا أَنْشَأَكُمْ مِنْ ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ إنما توعدون لآت وما أنتم بمعجزين قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగానే ఉంటుంది. నీ ప్రభువు ప్రజల పనులు ఎరుగనివాడు కాడు, నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు. కనికరించటం ఆయన స్వభావం. ఒకవేళ ఆయన అభిలషిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో తాను కోరిన వేరే ప్రజలను తీసుకువస్తాడు. ఆయన మిమ్మల్ని వేరే ప్రజల సంతతి నుండి ఉద్భవింపజేసిన విధంగా. మీకు వాగ్దానం చెయ్యబడుతూ ఉన్న విషయం తప్పకుండా వస్తుంది. దేవుణ్ణి అసత్యుడుగా చేసే శక్తి మీకు లేదు. ప్రవక్త ఇలా అను, ప్రజలారా, మీరు చేసే పని మీరు చేస్తూ ఉండండి, నేను కూడా నా పని చేస్తూ ఉన్నాను. ఫలితం ఎవరి విషయంలో మేలైనదిగా ఉంటుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఏమైనప్పటికీ దుర్మార్గులు సాఫల్యం పొందలేరు అనేది వాస్తవం. بزعمهم وهذا لشركائنا فما كان لشركائهم فلا يصل إلى الله وما كان لله فهو يصل إلى شركائهم ساء ما يحكمون. అల్లా కొరకు ఈ ప్రజలు స్వయంగా ఆయనే సృష్టించిన పొలాల నుండి పశువుల నుండి ఒక భాగాన్ని కేటాయించారు. ఇది అల్లా కొరకు, ఇది మేము నిలబెట్టిన భాగస్వాముల కొరకు అని స్వయంగా తామే తీర్మానించుకుని అంటారు. వారు నిలబెట్టిన భాగస్వాములకు చెందే భాగం అల్లాకు ఎలాగూ చేరదు, కాని అల్లాకు చెందేది మాత్రం వారు నిలబెట్టిన భాగస్వాములకు చేరిపోతుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారు ఈ ప్రజలు? وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم ولو شاء الله ما فعلوا فذرهم وما يفترون. ఇదే విధంగా చాలామంది ముష్రిక్కులకు తమ సంతాన హత్యను వారు నిలబెట్టిన భాగస్వాములు సరైనదిగా కనిపించేలా చేశారు, వారిని వినాశానికి గురి చెయ్యటానికి. వారికి వారి ధర్మం సంశయాస్పదమైనదిగా చెయ్యటానికి అల్లా సంకల్పించి ఉన్నట్లయితే వారు ఆ విధంగా చేసి ఉండేవారు కాదు. కనుక వారిని తమ తప్పుడు నిందారోపణలు చేసుకోవటానికి వదిలిపెట్టండి. اسم الله عليها افتراء عليه سيجزيهم بما كانوا يفترون. إلى أن تعلم ఈ జంతువులు ఈ పొలాలు ప్రత్యేకించబడ్డాయి, మేము తినిపించదలచిన వారే వీటిని తినగలుగుతారు. వాస్తవానికి ఈ కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే. ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చెయ్యటాన్ని, వాటిచే బరువు లాగించటాన్ని నిషేధించారు. మరికొన్ని జంతువులపై వారు అల్లా నామాన్ని ఉచ్చరించరు. ఇవన్నీ వారు అల్లాకు అంటగట్టిన అబద్ధాలు. త్వరలోనే అల్లా ఈ తప్పుడు ఆరోపణలకు వారికి ప్రతిఫలం ఇస్తాడు. وَإِنْ يَكُنْ مَيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ. ఇంకా ఇలా అంటారు, ఈ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం, మా స్త్రీలకు నిషిద్ధం. కానీ అది మరణించినదైతే ఉభయులూ కలిసి దానిని తినవచ్చు. వారు కల్పించిన ఈ మాటలకు అల్లా వారికి ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله افتراء على الله قد ضلوا وما كانوا مهتدين. అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల తమ సంతానాన్ని హత్య చేసిన వారు అల్లా ఇచ్చిన ఉపాధిని అల్లాపై అబద్ధాలు మోపి నిషేధించుకున్నవారు నిశ్చయంగా నష్టానికి గురి అయ్యారు. నిశ్చయంగా వారు మార్గం తప్పారు, ఎన్నటికీ రుజుమార్గం పొందేవారు కారు. وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين. ومن الأنعام حمولة وفرشا كلوا مما رزقكم الله ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل أذكرين حرم أم الأنثيين أم اشتملت عليه أرحام الأنثيين نبئوني بعلم إن كنتم صادقين ومن الإبل اثنين ومن البقر اثنين قل أذكرين حرم أم الأنثيين أم اشتملت عليه أرحام الأنثيين أم كنتم شهداء إذ وصاكم الله بهذا فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين الله نتار چتلغل پلغكال توتلن ద్రాక్ష తోటలను ఖర్జూరపు తోటలను సృష్టించాడు. పొలాలను పండించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. జైతూను చెట్లను దానిమ్మ చెట్లను ఉద్భవింపజేశాడు. వాటి పండ్లు రూపంలో ఒకటే, కాని వాటి రుచి వేరు. అవి పండినప్పుడు వాటి పంటను తినండి. వాటి పంటను కోసేటప్పుడు మీపై ఉన్న అల్లా హక్కును చెల్లించండి. హద్దును మీరకండి. హద్దును మీరే వారిని అల్లా ప్రేమించడు. ఇంకా ఆయనే పశువులలో స్వారీ చెయ్యటానికి, బరువు మొయ్యటానికి, తినటానికి, పరచుకోవటానికి కూడా వినియోగపడే జంతువులను సృష్టించాడు. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిని తినండి. సైతానును అనుసరించకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. ఇవి మగవి ఆడవి కలసి 8, 2 గొర్రె జాతి నుండి, మరొక 2 మేక జాతి నుండి. ప్రవక్త వారిని ఇలా అడుగు, అల్లా నిషేధించింది మగ జంతువులనా లేక ఆడ జంతువులనా లేక ఆ గొర్రెల గర్భాలలో మేకల గర్భాలలో ఉన్న పిల్ల జంతువులనా? మీరు సత్యవంతులే అయితే నాకు సరి అయిన జ్ఞానంతో తెలుపండి. ఇదే విధంగా 2 ఒంటె జాతిలోనివి, మరొక 2 ఆవు జాతిలోనివి. అడుగు వారిని, వీటిలో అల్లా నిషేధించినవి మగ పశువులా లేక ఆడ పశువులా లేక ఒంటెల ఆవుల గర్భాలలో ఉన్న పిల్ల పశువులా? వీటిని నిషేధిస్తూ అల్లా ఆజ్ఞలు ఇచ్చే సమయంలో మీరు ఉన్నారా? జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే నిమిత్తం అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాకు ఆపాదించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లా అటువంటి దుర్మార్గులకు రుజుమార్గం చూపడు. قل لا أجد فيما أوحي إلي محرما على طاعم يطعمه إلا أن يكون ميتة أو دما مسفوحا أو لحم خنزير فإنه رجس أو فسقا أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن ربك غفور رحيم وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم عليهم شحومهما إلا ما حملت ظهورهما أو الحوايا أو ما اختلط بعظم ذلك جزيناهم ببغيهم وإنا لصادقون فإن كذبوك فقل ربكم ذو رحمة واسعة ولا يرد بأسه عن القوم المجرمين ప్రవక్త వారితో ఇలా అను, నా వద్దకు వచ్చిన వహీలో తినేవాడి కొరకు ఏ వస్తువు నిషేధించబడినట్లు నాకు కనిపించదు. చచ్చిన జంతువు, కారిన రక్తము, పంది మాంసము, ఇది అపరిశుద్ధం గనక లేక ఫిస్క్ అపచారం అంటే అల్లా పేరుతో కాక వేరేవారి పేరుతో జుభా చెయ్యబడింది మొదలైనవి తప్ప. కాని ఎవరైనా గత్యంతరము లేని పరిస్థితులలో వీటిలో దేన్నైనా తింటే అవిధేయతకు ఒడిగట్టే ఉద్దేశ్యం లేకుండా ఆవశ్యకత హద్దును మీరకుండా ఉంటే నిశ్చయంగా నీ ప్రభువు మన్నిస్తాడు, కరుణిస్తాడు. యూదు మతం అవలంబించిన వారికి మేము గోళ్లు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము, ఆవు మేకల కొవ్వును కూడా. వాటి వీపులకు లేక ప్రేగులకు లేక ఎముకలకు అంటి ఉన్నది తప్ప. ఇది మేము వారి తలబిరుసుతనానికి గాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం. ఇక ఒకవేళ వారు నిన్ను తిరస్కరిస్తే నీవు వారితో ఇలా చెప్పెయ్యి, మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది, అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపటం అసాధ్యం. సయకూలు అల్లజీన అష్రకు లౌ షా అల్లాహు మా అష్రక్నా వలా ఆబాఉనా వలా హర్రమ్నా మిన్ షై كذلك كذب الذين من قبلهم حتى ذاقوا بأسنا قل هل عندكم من علم فتخرجوه لنا إن تتبعون إلا الظن وإن أنتم إلا تخرصون قل فلله الحجة البالغة فلو شاء لهداكم أجمعين. ఈ ముష్రిక్కు జనులు మీ ఈ మాటలకు బదులుగా తప్పకుండా ఇలా అంటారు, ఒకవేళ అల్లాయే కోరి ఉండినట్లయితే మేము మా పూర్వీకులు షిర్కు చేసి ఉండేవారమే కాదు, మేము దేనిని నిషేధించి ఉండేవారము కూడా కాదు. ఇటువంటి మాటలనే మాటి వాటికి కల్పించి వారికి పూర్వం వారు కూడా సత్యాన్ని తిరస్కరించారు. చివరకు వారు మా శిక్షను చవిచూచారు. వారితో ఇలా అను, మీ వద్ద ఏదైనా జ్ఞానం ఉందా మా ముందు పెట్టటానికి? మీరు కేవలం అంచనాలను అనుసరిస్తున్నారు. మీరు చేసేవన్నీ ఒట్టి ఊహాగానాలే. ఇంకా ఇలా అను, మీ ఈ వాదానికి భిన్నంగా సత్యానికి చేర్చే వాదన అల్లా వద్ద ఉంది. అల్లా గనక సంకల్పించి ఉన్నట్లయితే నిస్సందేహంగా మీ అందరికీ ఆయన మార్గం చూపు ఉండేవాడు. قل هلم شهداءكم الذين يشهدون أن الله حرم هذا فإن شهدوا فلا تشهد معهم ولا تتبع أهواء الذين كذبوا بآياتنا والذين لا يؤمنون بالآخرة والذين لا يؤمنون بالآخرة وهم بربهم يعدلون వారితో ఇలా అడుగు, అల్లాయే ఈ వస్తువులను నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి. ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే నీవు వారితో కలిసి సాక్ష్యం ఇవ్వకు. మా వాక్యాలను అసత్యాలుగా చిత్రించి తిరస్కరించినవారు, పరలోకాన్ని నిరాకరించినవారు, ఇతరులను తమ ప్రభువులకు సమానులుగా నిలబెట్టినవారు, అలాంటి వారి కోరికలను నీవు ఎంతమాత్రం అనుసరించకు. قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. ప్రవక్త వారికి ఇలా చెప్పు, రండి మీకు వినిపిస్తాను మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చెయ్యకండి. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకు ఉపాధినిస్తున్నాము, వారికి ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనా సరే లేక గోప్యమైనవైనా సరే, సత్యంతో తప్ప అల్లా పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని హతమార్చకండి. ఈ విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించాడు. బహుశా మీరు ఆలోచించి పనిచేస్తారని. అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి, ఉత్తమమైన రీతిలో తప్ప, వారు యుక్త వయస్సుకు చేరే వరకు. కొలతలో తూనికలో పూర్తి న్యాయం చెయ్యండి. మేము ప్రతి మనిషి పైన అతని శక్తి మేరకే బాధ్యతాభారాన్ని మోపుతాము. పలికితే న్యాయమే పలకండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినా సరే అల్లాతో చేసుకున్న వడంబడికను నెరవేర్చండి. ఈ మాటలను అల్లా మీకు ఉపదేశిస్తున్నాడు. బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో అని. ఇంకా ఆయన ఇలా ఉద్బోధిస్తున్నాడు, నా రుజుమార్గం ఇదే కనుక మీరు దీనిపైనే నడవండి, వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి విచ్ఛిన్నపరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే. బహుశా మీరు వక్ర వైఖరికి దూరంగా ఉంటారని. ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا لكل شيء وهدى ورحمة لعلهم بلقاء ربهم يؤمنون وهذا كتاب أنزلناه مبارك فاتبعوه واتقوا لعلكم ترحمون أن تقولوا إنما أنزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن دراستهم لغافلين أو تقولوا لو أنا أنزل علينا الكتاب لكنا أهدى منهم فقد جاءكم بينة من ربكم وهدى ورحمة فمن أظلم ممن كذب بآيات الله وصدف عنها سنجزي الذين يصدفون عن آياتنا سوء العذاب بما كانوا يصدفون هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي ربك أو يأتي بعض آيات ربك يوم يأتي بعض آيات ربك لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. అది మంచి వైఖరిని అవలంబించే మానవుడిపై అనుగ్రహ పరిపూర్తి, ఆవశ్యకమైన సకల విషయాల వివరణ, పూర్తిగా మార్గదర్శకం, పూర్తిగా కారుణ్యం. ఇది ఇస్రాయిలు వంశీయులకు ఎందుకు ఇవ్వబడిందంటే, బహుశా ప్రజలు తమ ప్రభువును కలుసుకోవటాన్ని విశ్వసిస్తారని. ఇదే విధంగా మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం, కావున మీరు దీనిని అనుసరించండి, భయభక్తుల వైఖరిని అవలంబించండి, మీరు కరుణింపబడటం సాధ్యం కావచ్చు. ఇక మీరు మాకు పూర్వం ఉన్న రెండు వర్గాలకు గ్రంథం ఇవ్వబడింది, వారు ఏమి చదివేవారో ఏమి చదివించేవారో మాకు తెలియదు అని అనలేరు. ఇంకా మీకు మాపై గనక గ్రంథాన్ని అవతరింపజేసి ఉండినట్లయితే మేము వారిని మించిన రుజువర్తనులముగా నిరూపించుకునేవారము అని సాకులు చెప్పే ఆస్కారం కూడా లేదు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం, కారుణ్యం వచ్చేసింది. ఇక అల్లా వాక్యాలు అసత్యాలు అని పలికేవాడి కంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడి కంటే మించిన దుర్మార్గుడెవడు? మా వాక్యాల పట్ల విముఖులయ్యేవారికి వారి ఈ వైముఖ్యం ఫలితంగా మేము నీచాతి నీచమైన శిక్షను విధించి తీరుతాము. దైవదూతలు వచ్చి వారి ముందు నిలబడాలని, లేదా నీ ప్రభువే స్వయంగా రావాలని, లేదా నీ ప్రభు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు ప్రత్యక్షం కావాలని ప్రజలు నిరీక్షిస్తున్నారా? నీ ప్రభు యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని ప్రత్యక్షమయ్యే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి, లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తమ విశ్వాసం వల్ల ఏ ప్రయోజనమూ చేకూరదు. ప్రవక్త వారితో ఇలా అను, సరే మంచిది, మీరు నిరీక్షించండి, మేము నిరీక్షిస్తున్నాము. إنما أمرهم إلى الله ثم ينبئهم بما كانوا يفعلون من جاء بالحسنة فله عشر أمثالها ومن جاء بالسيئة فلا يجزى إلا مثلها وهم لا يظلمون తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ముఠాలుగా చీలిపోయిన వారితో నిశ్చయంగా నీకు ఏ సంబంధమూ లేదు. వారి వ్యవహారం అల్లా అధీనములో ఉంది. ఆయనే వారికి తెలుపుతాడు వారు ఏమేమి చేశారో. అల్లా వద్దకు సత్కార్యాన్ని తీసుకువచ్చేవాని కొరకు పదింతలు ప్రతిఫలం ఉంది. దుష్కార్యాన్ని తీసుకువచ్చేవానికి అతడు ఎంత తప్పు చేశాడో అంతే ప్రతిఫలము లభిస్తుంది. ఎవరికీ అన్యాయం మట్టుకు జరగదు. وما كان من المشركين قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم ప్రవక్త ఇలా ప్రకటించు. నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు. అది పూర్తిగా సరి అయిన ధర్మం. ఏ వక్రత లేనిది ఇబ్రాహీము విధానం. దానిని అతను ఏకాగ్రతతో అవలంబించాడు. అతను ముష్రికులలోని వాడు కాదు. ఇలా అను, నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం సమస్తము సకల లోకాలకు ప్రభువైన అల్లా కొరకే. ఆయనకు ఏ భాగస్వామి లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి నేనే. ఇంకా ఇలా అను, నేను అల్లాను కాదని వేరే ప్రభువును అన్వేషించాలా? ఆయనే ప్రతిదానికి ప్రభువైనప్పుడు ప్రతి వ్యక్తి తాను సంపాదించేదానికి తానే బాధ్యుడు. బరువు మోసేవాడెవడు ఇతరుని బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీ విభేదాల యథార్థాన్ని మీకు విషదం చేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశాడు. మీరు కొందరికి కొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. మీకు ఇచ్చిన దానితోనే మిమ్మల్ని పరీక్షించాలని. నిస్సందేహంగా మీ ప్రభువు శిక్షించటంలో కూడా వడిగలవాడు, ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడు కూడా.